ఇంద్రుడు వారి తపస్సునకు భయపడి ప్రత్యక్షమై వరమును కోరుకొనుడని పలికెను. నరనారాయణులు ధ్యాన నిష్ఠలో నుండి మాట్లాడలేదు. అంతట దేవేంద్రుడు మాయచే సింహ వ్యాఘ్రాది క్రూర జంతువులను సృష్టించి భయపెట్టజూచెను. కానివారు చలింపక అట్లే ధ్యాన నిష్ఠలో నుండిరి. అప్పుడు ఇంద్రుడు మన్మథ వసంతులను పిలిచి, మీరు అప్సరసలను వెంటబెట్టుకొని బదరీకాశ్రమమున తపస్సు చేయుచున్న నరనారాయణుల వద్దకు వెళ్ళి వారి తపస్సునకు భంగము కలిగించుడు. దేవవేశ్యలను నీతో కూడా పంపుచున్నాను, నా పని నెరవేర్పుడు. నీవు కోరినది ఇచ్చేదని చెప్పగా వారు బదరీకాశ్రమమునకు వెళ్ళిరి. మొదట వసంతుడు ఆ ప్రదేశమునంతను అతి మనోహరముగా నొనర్చెను. స్త్రీ పురుషులు మదనాతురులై క్రీడాశక్తులైరి. రంభ తిలోత్తమను మొదలగువారు ఆశ్రమమును చేరి మధురముగా గానమొనర్చుచుండిరి. దేవకాంతల గానము విని మన తపోభంగమునకు ఇంద్రుడు పన్నిన పన్నుగడయే అని నారాయణుడు పలుకుచుండగా మన్మధుడు మొదలగువారు కనబడిరి. నారాయణుడు వారిని చూచి ఆశ్చర్యపడెను. మన్మథ వసంతులు 16,500 మంది అప్సరసలు మునివరులకు నమస్కరించి ఎదుట నిలిచిరి. నారాయణుడు, మీరు ఆతిథ్యమును స్వీకరింపుడు, ఇక్కడనే సుఖముగా నుండుడనెను. తరువాత నారాయణుడు తన ఊరువు నుండి ఒక సర్వాంగ సుందరిని సృష్టించెను. ఊరువు నుండి పుట్టుటచే ఊర్వశి అని పేరు పొందినది. అప్సరసలు ఆ స్త్రీని చూచి వెలవెలపోయిరి. అతిథులైన వారి సేవలకు అత్యద్భుత సౌందర్యవతులను సృష్టించెను. ముని సృష్టించిన ఊర్వశిని చూచి దేవవేశ్యలు ఆశ్చర్యపడి నారాయణునితో ఇట్లనిరి, ఆర్య, మీ తపో మహాత్మ్యమును ఆత్మస్థైర్యమును చూచితిమి. మమ్ము చూచి మీ మనస్సులు చలించుటలేదు. మేము ఇంద్రుని పని సాధించుటకు వచ్చితిమి. మీ దర్శన భాగ్యము కలిగినది. మమ్ము శపింపకుండా విడిచినందుకు ధన్యవాదములు అని పలుకగా నరనారాయణులు ఈ ఊర్వశిని ఇంద్రునకు కానుకగా ఇచ్చుచున్నాము. ఈమెను స్వర్గమునకు కొనిపొండు నేటి నుండి మీరెవ్వరి తపస్సునకును విఘ్నము నొనర్పవలదు అని పలుకగా దేవవేశ్యలు మాకు నీవు పతివిక్కము అని ప్రార్థించిరి. అప్పుడు నారాయణుడు కోపము తెచ్చుకొని వారి నుండి బయట పడుటకు ఆలోచించుచుండగా నరుడు కోపముచే వచ్చెడి అనర్ధమును చెప్పి శాంతింపజేసెను. అహంకార ప్రభావము మరియు గర్వము నణచి వేయవలయును శాంతభావము నాశ్రయించుము. అహంకార దోషముచే మన తపస్సున కాటంకము కలిగినది. పూర్వము దురహంకారము చేతనే ప్రహ్లాదునితో 1,000 సంవత్సరములు పోరాడవలసి వచ్చినది. కనుక శాంతిని పొందుము అని నరుడు పలికిన మాటలు నారాయణుని శాంతుని చేసినవి. మనస్సులో అహంకారము పుట్టినచో తపస్సు నశించుట కామ క్రోధాదులు విజృంభించుట జరుగును. గర్వము చేత ప్రహ్లాదుడు శ్రీహరితో యుద్ధము చేసెను. ఓ రాజా, ప్రహ్లాదుని పుణ్యమంతయు వ్యర్థమయ్యెను. నరనారాయణులు తమ తపఃఫలమును చెడగొట్టుకొనినారు. అహంకారముచే బంధింపబడినవాడు ఎప్పటికీ ముక్తుడుగాడు. మహాత్ములు కూడా కామక్రోధములచే బంధింపబడుచుండిరి. ఈ జగత్తులో అహంకారము లేనివాడు ముందు రాబో నరకము నెవ్వడును గమనించడు అని బోధింపగా జనమేజయుడు నరనారాయణులకు ప్రహ్లాదునితో యుద్ధమేళ ఏర్పడెనని ప్రశ్నించెను. అంతట వ్యాసుడు ఇట్లు చెప్పదొడగెను. ప్రహ్లాదుని తీర్థయాత్ర. హిరణ్యకశిపుడు మరణించగా ప్రహ్లాదుడు పట్టాభిషిక్తుడయ్యెను. అతడు దేవబ్రాహ్మణ పూజానిరతుడు. అతని పాలనమున రాజు పెక్కు యాగముల నొనర్చిరి. ఒకప్పుడు చ్యవన మహర్షి నర్మదా నదిలో స్నానము చేయుటకు వెళ్ళెను. అతడు నదిలో దిగుచుండగనే ఒక భయంకర విషసర్పమాతనిని గట్టిగా చుట్టుకొనెను. అది పాతాళమునకు తీసుకొను పోవుచుండనాతడు హరినామమును మనసారా స్మరించెను. దానిచే సర్పము విషము లేనిదయ్యెను. పాము ఇతడెవడో మహాత్ముడని శపించునను భయముతో నాతని విడిచిపెట్టెను. అంతచ్యవనుడు పాతాళమునకు వెళ్ళి తిరుగుచుండగా ప్రహ్లాదుడు ఇంద్రుడు నన్ను రమ్మని నా రాజ్యమునకు మిమ్ము పంపెనా మీ రాకకు కారణమేమని అడిగెను. చ్యవన మహర్షి నేను దేవేంద్రుని దూతనుగాను. నర్మదా నదిలో నన్ను పాము పట్టుకొనినది. హరినామస్మరణము చేయగా అది విడిచిపెట్టినదని చెప్పెను. అంతట ప్రహ్లాదుడు పుణ్యతీర్థముల గూర్చి తెలియజేయమని చ్యవన మహర్షిని అడిగెను. చ్యవన మహర్షి దానవోత్తమ మనస్సు వశమందుండవలేగాని నదీ స్నానము ముఖ్యము కాదు. మనస్సు శుద్ధముగా లేక ఎన్ని పుణ్యకార్యములాచరించినను అవి తగిన ఫలమునీయవు. చిత్తశుద్ధి ద్రవ్యశుద్ధి ఆచారశుద్ధి తీర్థశుద్ధి ఇట్టి పరిశుద్ధత లేనిచో ఏదీయూ ఫలమునీయదు. ఈ భూమండలమందెన్నియో తీర్థములు గలవు, వానివన్నిటినీ చెప్పుట సఖ్యము కాదని పలుకగా ప్రహ్లాదుడు నైమిషమునకు బయలుదేరెను. అతని వెంట పలువురు రాజులును బయలుదేరిరి. అందరును నైమిషారణ్యము చేరి అచట తీర్థమున స్నానము చేసిరి. తరువాత ప్రహ్లాదుడు రాక్షసులెల్లరతో కూడి తీర్థములన్నీ తిరిగెను. సరస్వతీ నదీపావన తీర్థమందు స్నానము చేయగనే మనస్సు ప్రసన్నమయ్యెను. ఇట్లు ప్రహ్లాదుడు తీర్థాటనముచే పరిశుద్ధాత్ముడై అనేక శుభకర్మలను ఆచరించెను. నరనారాయణులకు ప్రహ్లాదునితో యుద్ధము. ప్రహ్లాదునకక్కడ ఒక మర్రి చెట్టు కనబడెను. అక్కడనతనికి పలు విధములైన బాణములు కనిపించెను. ఈ బాణములెవరివని ఆలోచించుచుండగనే జడలు లేడి చర్మము ధరించిన నరనారాయణులు కనబడిరి. వారు ధ్యాన నిమగ్నులైయుండిరి. ధనుస్సును అంబుల పొదులను వారి వద్ద చూచి ప్రహ్లాదుడు కోపముతో, ఓ మునులారా, ఈ సత్యయుగమున తపోధర్మమునకు విరుద్ధముగా ధనుర్బాణ తూణీరములు కలిగియుండుట తగదు. మీరు తపస్సు చేయవలెగాని ఈ ఆయుధముల ధరింపరాదు అని పలుకగా నరనారాయణులు, దానవేంద్ర, మేము రెండిటి యందును సమర్థులమని లోకవిదితమే. మాకు యుద్ధమందు కూడా అపారమైన సమర్థత కలదు. నీవేమి చేయగలవు? బ్రహ్మతేజోబలమే బలము. మూఢబుద్ధివి, నీకేమి తెలియును? నీ దారిన నీవు పొమ్మనిరి. ఓ తపస్సాలులారా, మీరు మందమతులు, గర్విష్ఠులు. ఈ తీర్థమున అధర్మ చరణము తగదు. యుద్ధమందు శక్తి కలదేని చూపుడు అని ప్రహ్లాదుడనెను. అంతట నరుడు, నీకు యుద్ధము చేయు బుద్ధియున్నచో నాతో యుద్ధము చేయుము. నీ శరీరమునిప్పుడు ముక్కలు చేయుదును అని పలుకగా దైత్యపతియగు ప్రహ్లాదుడు, నేనెట్లైనను వీరిని గెలిచి తీరెదనని ప్రతిజ్ఞ చేసి వెంటనే ధనుస్సు నెక్కుపెట్టెను.